ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను మెరుపులతో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కలతో చాటింగ్ నేను రెయిన్బోలో స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను జాబిలపై జంపింగ్ నేను సంతోషాన్ని సిప్పింగ్ నేను నిన్నటి దాకా అరవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని తుంటరి ఫీలింగ్ ఇంకో వండర్లా వాచింగ్ నేను అరే ఏమైందమ్మా నీకు ఏ భ్రమరాంబకి నచ్చేశాను ఏ జజ్జనక అంబరమే టచ్చేశాను ఏ భ్రమరాంబకి నచ్చేశాను ఏ జజ్జనక అంబరమే టచ్చేశాను ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను మెరుపులతో రేసింగ్ జజ్జనక అంబరమే నచ్చేశాను ఏ భ్రమరాంబకి నచ్చేశాను ఏ జజ్జనక అంబరమే నచ్చేశాను చెన్నగా అంబరమే